6.41 ప్రాప్య పుణ్యకృతాం లోకాను శ్రుత్వా శాశ్వతీహ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో 2 మెనస్ భిజాయతే. అనగా యోగమార్గమున పయనించుచు యోగభ్రష్టుడైన సన్యాసి వచ్చేనటువంటి అనగా అశ్వమేధాది యజ్ఞములు చేసిన వారు పొందిన లోకము అచ్చట బహుకాలము అనగా లెక్కలేనన్ని వత్సరములు నివసించి తాను చేసిన ఫలమైన భోగములు క్షయించగా శాస్త్రోక్త కర్మలు చేయనటువంటి శుద్ధమైన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం 162. శ్రీమంతులైన వారి ఇంట తిరిగి శరీరమును పొందును. ఈ ప్రకరణాంతము నుండి ఇంతవరకు యోగభ్రష్టుని సన్యాసి అని చెప్పబడినది. 6.42 అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశం. అనగా అట్లు కాని ఎడల శ్రీమంతుల కులముగా కైతరమైన సద్బుద్ధి కలిగి దరిద్రుడైన యోగి ఇంట జన్మను అనగా వేరు దేహమును పొందవచ్చును. కాని అటువంటి జన్మ అనగా పైన చెప్పబడిన దరిద్రులేను విశేష గుణయుతులైన యోగుల మధ్య క్రొత్త దేహమును పొందుటయనున్నది. ఇంతకు పూర్వము చెప్పబడిన శ్రీమంతుల ఇంట దేహమును పొందుట కంటే అత్యంత దుర్లభమైన కార్యము. అట్లేలైన 6.43 తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయహస సిద్ధ కురునందన. అనగా అటువంటి యోగుల ఇంట శరీరమును పొందిన పూర్వజన్మము నందు యోగభ్రష్టత్వమును పొందిన సన్యాసి ముందుగా ఇప్పటి శరీరమునందు కలిగిన బుద్ధితో సంయోగమును పొందును. అనగా అటువంటి యోగి ఇంట శరీరమును పొందిన తరువాత అంతకు ముందరి అనగా పూర్వజన్మము అనగా పూర్వదేహమునందు లభించియున్న బుద్ధితో ఇప్పటి బుద్ధికి సంబంధము ఏర్పడును. అంతేగాక అతడు పూర్వదేహమునందు ఉండి కర్మలు చేసి సంపాదించిన సంస్కార బలముతో పూర్ణసిద్ధిని పొందుటకు ఇంతకు పూర్వము చేసిన దానికంటే ఎక్కువగా ప్రయత్నించును. అంతకు పూర్వపు శరీరమునందు ఏర్పడి జ్ఞానమును పొందిన బుద్ధితో ఇప్పటి శరీరమునందు ఏర్పడిన బుద్ధి పునఃసంయోగము ఎట్లు కలుగును అని అన్నచో చెప్పుచున్నారు. 6.44 పూర్వాభ్యాసిన తేనేవ ప్రియతే హ్యవసో 2 సహా జిజ్ఞాసు యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. అనగా అట్లేలేన యోగభ్రష్టుడైన పురుషుడు పూర్వజన్మ కర్మపరిపాకము చేత పరవశత్వమును పొందినప్పటికీ పూర్వాభ్యాస బలముతో అనగా ఇంతకు ముందు పొందిన దేహము ద్వారా చేసిన అభ్యాస బలముతో తనంతట తానుగా బలపూర్వకముగా యోగము వైపునకు ఆకర్షింపబడును. యోగభ్యాసము వలన కలిగిన సంస్కారముల కంటే అధిక బలవత్తరమైన అధర్మాది కర్మలు చేయకయుండినచో యోగాభ్యాసము వలన కలిగిన సంస్కారముల బలముతో యోగము వైపునకు ఆకర్షింపబడును. ఒకవేళ యోగాభ్యాసము వలన ఏర్పడిన సంస్కారముల కంటే ఎక్కువగా బలమైన అధర్మ పూర్వక కర్మలు చేసినట్లయితే ఆ కర్మల వలన ఏర్పడిన బలమైన సంస్కారముల చేత పూర్వపు యోగజన్య సంస్కారము అణచివేయబడును. కాని ఆయా పాపకర్మల ఫలములు భోగానంతరము క్షయించినప్పుడు పూర్వపు యోగజన్య సంస్కారములు తనంతటా అనుగానే తిరిగి యోగాభ్యాసమునకు ఉత్సాహపరచును. చాలా దీర్ఘకాలము వరకు అణచివేయబడి ఉన్నప్పటికీ ఆ సంస్కారములు పూర్తిగా నశింపవు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 163. యోగమునందు జిజ్ఞాస గలవారు గూడా అనగా యోగస్వరూపమును స్పష్టముగా తెలుసుకొనగోరిన వారైన యోగ మార్గమున ఇంతకు పూర్వము ప్రయత్నించి యోగభ్రష్టత్వమును పొందిన సన్యాసులు శబ్దబ్రహ్మమును అనగా వేదాది శాస్త్ర గ్రంథములయందు చెప్పబడిన కర్మఫలమును అతిక్రమించి యోగమార్గమున పయనించుటకు ప్రయత్నింతురు. అట్టి యోగమును చక్కగా తెలుసుకొని అందు దృఢముగా నిలిచి యోగాభ్యాసమును చేయుదురు. ప్రసంగ సందర్భమున జిజ్ఞాసువును గూడా సన్యాసి అని చెప్పబడినది. ఇచ్చట దీనిని గమనించనగును యోగిత్వము ఏ కారణము వలన శ్రేష్టమని చెప్పబడుచున్నది. 6.45 ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిన్ అనగా ప్రయత్నపూర్వకముగా అత్యధిక సాధనయందు నిమగ్నమయ్యున్న విద్వాంసుడయున్న సాధకుడు అనేక దేహములను పొందియున్నప్పుడు చేసియున్న చిన్న చిన్న సంస్కారయుక్త కర్మల ఫలములను ప్రోగుచేసి ఆ సంస్కారయుక్త కర్మల ఫలములతో పాపరహితుడై సమ్మక్ జ్ఞాన సంపన్నుడై మోక్షమును పొందును. అట్లు జరుగుటకు కారణమేమనగా 6.46 తపస్విభ్యో ధికో యోగి జ్ఞానిభ్యో 2 పీమతో 2 ధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున అనగా తపస్సు చేసిన వారికంటెను జ్ఞానుల కంటెను నిజమైన యోగి శ్రేష్ఠుడు. ఇచ్చట శాస్త్ర విషిక పాండిత్యమే జ్ఞానమనబడుచున్నది. అట్టి శాస్త్ర విషిక పాండిత్యముతో కూడియున్న జ్ఞానికంటే యోగి శ్రేష్ఠుడు. మరియు అగ్నిహోత్రాది కర్మలు చేయునట్టి వారికంటే గూడా యోగి శ్రేష్ఠుడు. అందువలన అర్జున, నీవు నిజమైన యోగివి కమ్ము. 6.47 యోగినమపి సర్వేషాం మద్దతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః అనగా సూర్యభగవానుడు మొదలగు దేవతలు ధ్యానమునందు నిమగ్నమయ్యున్న అందరి యోగుల కంటెను ఏ యోగి శ్రద్ధాభావముతో తన మనస్సును నింపుకొనినవాడై వాసుదేవుడనైన నాయందు లగ్నమయ్యున్న అంతఃకరణముతో నన్నే భజించునో అటువంటి వానిని నేను అత్యంత శ్రేష్ఠుడైన యోగిగా తలంతును. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి ధ్యానయోగమును 6వ అధ్యాయమునకు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సంస్కృత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి, ప్రణవాశ్రమము, శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం, జామ్ 164.